చిడి బుగ్గల పాల వెళ్ళి పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహాస నడకల తోటి కళ్ళు కళ్ళు అని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా